بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا لا تقدموا بين يدي الله ورسوله واتقوا الله إن الله سميع عليم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాసులారా, అల్లాకు ఆయన ప్రవక్తకు ముందు నడవకండి, అల్లాకు భయపడండి. అల్లాహ్ సమస్తము వినేవాడు, సర్వము ఎరిగినవాడును. ولا تجهروا له بالقول كجهر بعضكم لبعض أن تحبط أعمالكم وأنتم لا تشعرون إن الذين يغضون أصواتهم عند رسول الله أولئك الذين امتحن الله قلوبهم للتقوى విశ్వాసులారా, మీ కంఠస్వరాన్ని ప్రవక్త కంఠస్వరం కంటే పెంచకండి. మీరు పరస్పరం మాట్లాడుకునే విధంగా ప్రవక్తతో బిగ్గరగా మాట్లాడకండి. దానివల్ల బహుశా మీరు చేసినదంతా మీకు తెలియకుండానే వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియకపోవచ్చు. ప్రవక్త సన్నిధిలో తమ కంఠస్వరాన్ని తగ్గించి మాట్లాడేవారి హృదయాలనే వాస్తవానికి భయభక్తుల విషయంలో అల్లా పరీక్షించాడు. వారికి క్షమాభిక్ష, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. ప్రవక్త, నిన్ను నీ గృహాల బయటి నుండి బిగ్గరగా పిలిచేవారిలో అనేకులు బుద్ధిహీనులు. వారు గనక నీవు బయటకు వచ్చే వరకు ఓపిక పట్టి ఉంటే అది వారికే శ్రేయస్కరముగా ఉండేది. అల్లా మన్నించేవాడు, కరుణామయుడును. يا أيها الذين آمنوا إن جاءكم فاسق بنبأ فتبينوا أن تصيبوا قوما بجهالة فتصبحوا على ما فعلتم نادمين واعلموا أن فيكم رسول الله لو يطيعكم في كثير من الأمر لعنتم ولكن الله حبب إليكم الإيمان وزينه في قلوبكم وكره إليكم الكفر والفسوق والعصيان أولئك هم الراشدون فضلا من الله ونعمة والله عليم حكيم. విశ్వాసులారా, ఎవడైనా దుర్మార్గులు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే నిజానిజాలు విచారించి తెలుసుకోండి. లేకపోతే మీకు తెలియకుండానే మీరు ఏదైనా వర్గానికి నష్టం కలిగించవచ్చు. తరువాత చేసిన దానికి పశ్చాత్తాప పడవలసి రావచ్చు. మీ మధ్య అల్లా ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తు ఉంచుకోండి. ఒకవేళ ప్రవక్త గనక అనేక వ్యవహారాలలో మీ మాట విన్నట్లయితే మీరే స్వయంగా కష్టాలలో పడిపోతారు. కాని అల్లా మీలో విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేశాడు, దానిని మీకు మనోరంజకమైనదిగా చేశాడు. అవిశ్వాసం, దుర్మార్గం, అవివేయతల పట్ల మీకు వెగటు కలిగేలా చేశాడు. అటువంటి ప్రజలే అల్లా అనుగ్రహం వల్ల, ఆయన మహోపకారం వల్ల సన్మార్గగాములయ్యారు. అల్లా సర్వజ్ఞాని, మహావివేకీను. ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం పోట్లాడుకుంటే వారి మధ్య రాజీ కుదిరించండి. తరువాత ఒకవేళ వారిలో ఒక వర్గం వారు రెండో వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వారు అల్లా ఆజ్ఞ వైపునకు మరలే వరకు వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు గనక మరలి వస్తే వారి మధ్య రాజీ కుదర్చండి, న్యాయం చేయండి. ఎందుకంటే అల్లా న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాకు భయపడండి, మీపై దయ చూపటం జరగవచ్చు. విశ్వాసులారా, పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ఠురాండ్రై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి, ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తరువాత చెడ్డతనంలో పేరు సంపాదించటం చాలా నీచమైన విషయం. ఈ వైఖరిని మానుకోని వారే దుర్మార్గులు. ولا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم విశ్వాసులార, అతిగా అనుమానించటం మానివేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గూఢచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహించుకుంటారు. అల్లాకు భయపడండి. అల్లా అత్యధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడును. يا أيها الناس إنا شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ مَانَهُ لَارَى మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లా దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు. నిశ్చయంగా అల్లా సర్వజ్ఞానం కలవాడు, సకల విషయాలు తెలిసినవాడును. మేము విశ్వసించాము అని అంటారు. వారితో ఇలా అను, మీరు విశ్వసించలేదు, మేము లొంగిపోయాము అని అనండి. విశ్వాసం ఇంకా మీ హృదయాలలోకి ప్రవేశించలేదు. మీరు గనక అల్లా పట్ల విధేయతను, ఆయన ప్రవక్త పట్ల విధేయతను పాటిస్తే ఆయన మీ కర్మల ప్రతిఫలాన్ని ఏమాత్రం తగ్గించడు. నిశ్చయంగా అల్లా అత్యధికంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడును. అసలు అల్లాను ఆయన ప్రవక్తను విశ్వసించి ఇక ఎలాంటి అనుమానానికి గురి కాకుండా తమ ప్రాణాలతో తమ సిరి సంపదలతో అల్లా మార్గంలో పోరాడేవారే నిజమైన విశ్వాసులు, వారే సత్యసంధులు. قُلْ أَتُعَلِّمُونَ اللَّهَ بِدِينِكُمْ وَاللَّهُ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ يَمُنُّونَ عَلَيْكَ أَنْ أَسْلَمُوا قُلْ لَا تَمُنُّوا عَلَيَّ إِسْلَامَكُمْ بَلِ ప్రవక్త వారితో ఇలా అను, మీరు అల్లాకు మీ ధర్మస్వీకారం గురించి తెలియజేస్తున్నారా? వాస్తవానికి అల్లా భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువును ఎరువును. ఆయనకు ప్రతి వస్తువును గురించిన జ్ఞానం ఉన్నది. వారు ఇస్లామును స్వీకరించి తామేదో మీకు మేలు చేసినట్లు చెబుతున్నారు. వారితో ఇలా అను, ఇస్లాంకు సంబంధించిన మేలును నా మీద మోపకండి. అల్లా మీకు విశ్వాసానికి సంబంధించిన మార్గాన్ని చూపి ఆయనే మీకు ఉపకారం చేశాడు. మీరు గనక మీ విశ్వాస ప్రకటనలో నిజాయితీపరులే అయితే అల్లాకు భూమిలోనూ ఆకాశాలలోనూ దాగి ఉన్న ప్రతి వస్తువును గురించి తెలుసు. మీరు చేసేదంతా ఆయన దృష్టిలో ఉన్నది.